244 కామేశ్వర ప్రాణనాడి సం భా కామేశ్వర ప్రాణనాడి కామేశ్వరస్య ప్రాణాడీ యథా సాడ్యః ప్రాణానః సంచరంతి సా తథా జీవనాడీత్యర్థః ఇడయతు బహిర్యతి ఇతి లయఖండవచనాత్. లోకే విశస్యమానే పఠే హృదయం పుండరికాకారం మాసఖండాత్మక అంతః సుషీరాష్ట్రదలో పేత మంగుష్ఠ పరిమాణ సుషిరయుక్త అధోభాగ కర్లికా మధ్యం దృశ్యతే తస్యాః కరికాయాః కేసరాయమానాః ఏకశతం నాడీనా మంకురాః. శంకర గ్రంథరత్నావళి తద్వేష్టనపురీ తన్నామక నాడీ సుషిర విన్యాసములాః భవంతి. తత్ర సుషుమ్నానామక నాడీ మూలాధారా దారభ్య బ్రహ్మరంధ్రపర్యంతం గత తస్యాం షట్ చక్రాణి మూలాధారా దీనిత తన్మాళ్ల కావర్ణ సహిత యోగశాస్త్రోక్త దళ సంయుక్తాని వర్తంతే. తస్యా మూలే పృథ్వీ దేవతా బిసతంతు తనీయసి కుండలిని అధోముఖావరణ శక్తి నిత్యః తస్యాః దక్షిణ భాగే ఇలానామ నాడీ భ్రూమధ్య పర్యంతం ప్రసూత నామే పింగళ తథా తథా చ జాగ్రదవస్థాయాం నేత్రయోః దంపత్యాత్మనా శృతి ప్రతిపాదితః స్వప్నే మన ఉపాధికః సుషుప్తావజ్ఞానోపాధికః జాగ్రతి స్థూల శరీరాభిమాని విశ్వ ఇత్యుచ్యతే. స్వప్నే సూక్ష్మాభిమాని తైజసః సుషుప్తకారణాభిమాని ప్రాజ్ఞః సుషుప్తకారణాత్మనా స్థూల సూక్ష్మ శరీరజన్య భోగసాధన పకితద్వారా నాడీమా శ్లేన తత్తద్దోలకాని ప్రవిశంతి ఇంద్రియాణి. తదుపరమ ప్రారబోద్బోధే ఆందోళికాయాం విద్యమానో రాజా గృహాంతరే సోపానమార్గద్వారా ప్రాసా విహృత్య తదవచ్ఛిన్నాంతపుర పర్యంకే శయాన ఇవ పురీ తత్ప్రవిశ్య తిదవచ్ఛిన్న హృదయోపాధికం క్యూ ఒకటి స్థితాని ప్రారబ్ధకర్మవతేన పరమ మానం యదా ప్రవిశతి తదా సుప్త ఇత్యుచ్యతే. లింగ శరీరం కారణాత్మనా లీయతే తథా ప్రాణాది వాయవః ప్రలీన వృత్తయః సంతః ఐశ్వరు పేణ శరీరం రక్షంతి తథా చ భావి జాగ్రత్ స్వప్న భోగానుకూల కర్మానుబంధ ప్రాణధారణం సుషుప్త సోపాధిక చైతన్యస్యేవ దృశ్యతే. 334 లితాత్రిశ తీభాష్యం తత్సత్తయా చ నాడీనాం ప్రాణసంచార యోగ్యతాపి ఏవం చ సతి న ప్రాణేన నాపానేన మర్త్య జీవతి కశ్చన ఇతరేణతు జీవంతి యస్మిన్నేతా ఉపాశ్రితౌ ఇతి శ్రుత్యా జీవ ప్రాణధారణే ఇతి ధాతుపాఠాచ్చ ప్రాణనాడీ శబ్దస్య లక్షణయ పరామాత్మవోచ్యతే. కామేశ్వస్యేవం ప్రారబ్ధకర్మజన్య శరీరమాత్రభావేపి మూతకాఠిన్యన్యాయన మూర్తిమత్తయా తదంతర్యామి సంభావనయా ఏతన్నామ కామేశ్వరస్య ప్రాణనాడీ తదధిష్టాన చైతన్య మితి ఫలితో 2 ఓం కామేశ్వర ప్రాణనాన్యే నమః. అం వి కామేశ్వర ప్రాణనాడి కామేశ్వరుని జీవితమున కాధారమైన ప్రాణినాడిగాన కామేశ్వర ప్రాణనాడి నాడి ద్వారా ప్రాణసంచారము జరుగును. ఆ రీతిగా కామేశ్వరి కామేశ్వర జీవనాడియే యుండునని యర్థము. ఇడయతు బహిర్యతి ఇడానాడి ద్వారా ప్రాణశక్తి బయటకు పోవును అని లయఖండవచనము. లోకములో పశువిశంసనము పశువును పట్టుట జరుగునప్పుడు ఆ పశువునందు పద్మాకారములో ఉన్న హృదయము మాంసఖండాత్మకము సుషరములో లోపల రంధ్రమున్న అష్టదళయుక్తము అంగుష్ట పరిమాణముగల సుషిరోపేతమునైన అధోభాగ కర్ణి సామధ్యము కనపడుచున్నది. ఆ కర్ణికకు బొడ్డుకు అంతః 365. శంకర గ్రంథరత్నావళి నాడుల నకింజల్కములు వలె ఉండునట్టి నూటి యొక్క యంకురములుండును. ఆ యంకురముల చుట్టూను ఆవరింపబడియున్న పురీతత్ అను పేరు గల నాడీ సుషిరమునందు నాడి యొక్క రంధ్రమునందు విన్యస్తములములే. మూలమునందున్న యంకురములు గలబయ్యున్నవి. దాని యందు సుషుమ్నానాడి మూలాధారము మొదలుకుని బ్రహ్మరంధ్రము సహస్రారము వరకు వ్యాపించియున్నది. ఆ సుషుమ్నానాడియందు మూలాధార, స్వాధిష్ఠాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞాచక్రములను పేరు గల దూరు చక్రములు వాని వాని మాతృకావరణ సంయుతములే. యోగశాస్త్రమునందు చెప్పబడిన దళములు గలవైయుండును. ఆ సుషుమ్నానాడియందు పృథివికి అధిష్టాన దేవత బిసతంతు తనియసి తామరతుడులోని దారమువలె అతి సూక్ష్మరూపిణి సార్ధత్రివలయ మూడున్నర చుట్టలు చుట్టుకొనియున్న ఏన కుండలని శక్తి భుజంగిని యావరణ శక్తి రూపముతో అధోముఖమై త్రికోణమని చెప్పబడినట్టి పృథ్వీ శక్తియందు శిరస్సు ఉంచి బ్రహ్మరంధ్రమునందు పుచ్చాగ్రము తోక చివరి భాగము ఉంచి నిద్రించుచుండును. ఆ కుండలిని శక్తికి కుడివైపున ఈడాయను పేరు గల నాడి భ్రూమధ్యము వరకు వ్యాపించియుండును. ఎడమవైపున పింగళాయను నాడి భ్రూమధ్యము వరకు వ్యాపించియుండును. ఈ రెండు నాడులను గంగాయమునలని ఎనుట యోగ సంప్రదాయము. సుషుమ్నానాడి సహస్రారము వరకు వ్యాపించియుండుట సిద్ధ పురుషులు ఎనుభవము. కాగా జాగ్రదవస్థలో జీవుడు నేత్రములయందు శివ దంపత్యాత్మకముగా ఉండునని స్వప్నావస్థలో చైతన్యము శక్తి మిథునీభావముతో ఒకటి శృతి ప్రతిపాదించుచున్నది. జీవుడు మనస్సు ఉపాధిగా గలిగియుండును. సుషుప్తియందు జీవుడు అజ్ఞానము ఉపాధిగా గలిగియుండును. ఆ రీతిగా ఉన్న జీవచైతన్యము జాగ్రదశలో స్థూల శరీరాభిమానియే విశ్వసంజ్ఞతో వ్యవహరింపబడును. స్వప్నదశయందు సూక్ష్మ శరీరాభిమానియే తైజసమ్మను పేరుతోనూ సుషుప్తి స్థితిలో కారణ శరీరాభిమాని అయిన ప్రాజ్ఞయను నామముతో వ్యపదేశ్యముగుచుండును. ఈ చైతన్యము అవస్థాభేదము వలన భిన్ననామములతో వ్యవహరింపబడుచున్నను చైతన్యము మాత్రము అనుసీతముగా ఒకటియేయని భిన్నము కాదని తెలియవలయును. సుషు స్త్రీలో అనగా గాఢనిద్రలో కారణాత్మరూపముతో ఉన్న ఇంద్రియములు స్థూల సూక్ష్మ శరీరముల వలన జనించినట్టియు భోగసాధనమునైన ప్రారబ్ధకర్మ వలన పురీ తత్ అను నాడి ద్వారా నాడి మార్గమున వానివాని గోళకమ్ములను ప్రవేశించును. ఉయలమీద శయనించియున్న మహారాజు గృహాంతరమునందు సోపాన మార్గము ద్వారా 367 శంకర గ్రంథ రత్నావళి ప్రాసాదమున విహరించి పిమ్మట తడవచ్ఛిన్నమైన యంతఃపుర పర్యంకమునందు శయనించును. ఆ రీతిగా శయనించు ప్రభువు వలె ఇంద్రియోపరమణరూప ప్రారబ్ధము జాగృతమైనంతనే నాడుల ద్వారా పురీతత్ను ప్రవేశించి తదవచ్చిన్నుకు హృదయము ఉపాధిగా గలవాడునైన పరమాత్మను చేరినప్పుడు జీవుడు సుప్పుడని చెప్పబడును. అప్పుడు లింగశరీరము కారణాత్మతో విలీనమగును. అప్పుడు ప్రాణ అపాన వ్యానాది వాయువులు లయించిన వృత్తులు గలపై ఆయుస్వరూపముతో శరీరమును రక్షించుచుండును. అల్లు కాగా భావికాలమున రాబోవు జాగ్రత్ స్వప్నావస్థలలో అనుభవయోగ్యమైన కర్మానుబంధి అయిన ప్రాణమును ధరించుట సుషుప్తిలో సోపాధిక చైతన్యమునకే కనపట్టుచున్నది. ఆ చైతన్యసత్తచేతనే నాడులకు ప్రాణసంచార యోగ్యతయు ప్రతీయమానమగుచున్నది. ఈ రీతిగా కాగా నా ప్రాణేన నాపానేన యనుచు శృతి ఏ ప్రాణియు ప్రాణ ఆపనముల వలన జీవించుటలేదు. ప్రాణపానముల కాశ్రయమైన చైతన్యము వలన ప్రాణులు జీవించుచున్నారని చెప్పుచుండుట వలన జీవ ప్రాణధారణే ఎని ధాతుపాఠము వలన ప్రాణనాడి శబ్దము చేత లక్షణయ పరమాత్మయే చెప్పబడుచున్నారు. ఈ విధముగా కామేశ్వరునకు ప్రారబ్ధకర్మ వలన కలుగునట్టి శరీరము లేకపోయినను మూతకాఠిన్య నెయ్యి పేర్కొనుట న్యాయముతో శరీరము ధరించిన వాడగుట వలన 268 లలితా త్రిశతి భాష్యం ఆయనయందు అంతర్యామిగా కామేశ్వర ప్రాణనాడి ఎను కామేశ్వర ప్రాణనాడి ఎనగా కామేశ్వరాధిష్ఠిత చైతన్యము కామేశ్వరి ఎని పిండితార్థము. 368 యుండుట చేత ప్రసక్తమైనది పరమేశ్వరి నామము దేవిసే మూలాధారాది షట్చక్రములు తన్మాతృక వర్ణశోభితములే దళయుక్తములే యధిష్ఠాన దైవతములు గలిగి యుందున సుట యోగసిద్ధుల అనుభవము. ఈ ఆరు చక్రములు పద్మములుగా దర్శనీయములు. ఒకటి మూలాధార చక్రము, నాలుగు దళములు కలిగియుండును, వా సయను వర్ణములు మాతృకలు వసిన్యాది శక్తులు గలిగి యుండును. పుష్టిశక్తి యుతుడైన గణపతి యధిష్ఠాన దైవము. రెండు స్వాధిష్ఠచక్రము, ఆరు దళములు గలిగియుండును. మూలాధారమునకు బెత్తెడు పైన దీని స్థానము. బా భా మా యా రా లాను వణములు బంధిన్యాది శక్తులు కలిగియుండును. సరస్వతి బ్రహ్మలు అధిష్టాన జైనతములు. ఎనిమిది మణిపూరక చక్రము యుండును, దీనికి శంకర. పన్నెండు నలభై ఏడు దళములు కలిగి స్థానము సమునాభి దనుండి ఫవర్కు గల వణములు మాతృకలు దాకిన్యాది శక్తులు కలిగియుండును. లక్ష్మీ విష్ణువులు అధిష్టాదే వతములు. నాలుగు అనాహత చక్రము పన్నెండు దళములు గలిగియుండును, దీనికి స్థానము హృదయము. కనుండి ఠవర్కు గల వణములు మాతృకలు కాళరాత్రియాది శక్తులు గలిగియుండును. పార్వతి పరమేశ్వరులు అధిష్టానదే వతములు. ఐదు విశుద్ధ చక్రము పదినారు దళములు కలిగియుండును, దీనికి స్థానము కంఠము. ఆ మొదలుకొని ఆహ వరకు గల వర్ణములు మాతృకలు అమూతాది శక్తులు కలిగియుండును. ప్రాణశక్తి సహితుడైన జీవుడు అధిష్టాన దైవము. నా దీనికి ఆరు ఆజ్ఞాచకము, రెండు దళములు కలిగియుండును. స్థానము భ్రూమధ్యము. హ ఓ వర్ణములు మాతృకలు హంసవతి క్షమావతి యను పేర్లు గల శక్తులు కలిగియుండుసు. ఇచ్ఛాశక్తి సహితు దైన ఈశ్వరుడు అధిష్టాన దైవము. ఎథి ఏడు సహస్రారు చక్రము, శ్రీరస్థానమందు సహస్రారముండును, ఇది సహస్రదళ కమలము. ఈ సహస్రారమునందు పైన యారు చక్రములలో పేర్కొనిన ఆకారాది క్షకారాంత వర్ణములు మాతృకలుగా ఉండును. సర్వశక్తులు ఈ సహస్రార కమలమునందు ఉండును. కామేశ్వరి కామేశ్వరులు దీనికధిష్టాన దైవతములు. షట్చక్రనరూపణ అమను గంధ్రమునందు షట్చక్ర స్వరూపము చక్కగా వివరింపబడియున్నది. జిజ్ఞాసువులైన సాధకులు ఆ గ్రంథమును పరిశీలింపనగును.